పాలా ఆహ చుర్రుమంది నీ చూపు నాకేలా ఎర్రా నీ కుర్రదాన్ని గోపాలా ఆహ చుర్రుమంది నీ చూపు నాకేలా కోడి కుంజి తేడి వంద గోపాలా అద కూడ కొళ్ళే వచ్చిరికే గోపాలా మొస కుట్టి తేడి వంద గోపాలా అద మూడి పొట్టి వచ్చిరికే గోపాలా పడకండ పిన్నాలు తిన్నాద బాల గోపాలా కోళ్ళి కొంచెం తేడి వంద గోపాలా అద కూడ కొళ్ళ వచ్చిరికే గోపాలా మొస కొట్టి తేడి వంద గోపాలా అద మూడి పొట్టి వచ్చిరికే గోపాలా ஒரு பூவுக்குத்தான் அம்முழு ஏழுமலை தாண்டி வந்தேன் காமன் வந்து சண்டை பிடிக்க மொத்தத்தில் காரப்புளி பறிச்சுக்கிட்டேன் அச்சாரம் போடத்தான் 500 கிலோமீட்டர் வந்தேனே அத கூட கொள்ள வச்சிருக்கேன் கோபாலா மொச குட்டி தேடி வந்த கோபாலா அத மூடி போட்டு வச்சிருக்கேன் கோபாலா నేను సిక్కుతాను సయ్యంటే ఇయ్యాలా సయ్యం